35 సరూప మనోనాశం అరూప మనోనాశం. రాముడు, అదేమిటి గురుదేవ, ఒక పక్క మనస్సు నశించిపోయిందంటున్నారు, మరో పక్క మైత్రి మొదలైన సద్గుణాలు ఆవిర్భవించాయి అంటున్నారు. మనస్సనేదే లేకపోతే ఈ గుణాలు ఎక్కడ పొటమరిస్తాయి? వశిష్ఠుడు, రామ, మనోనాశం రెండు రకాలు, ఒకటి సరూప మనోనాశము, రెండవది అరూప మనోనాశము. సరూప మనోనాశము అంటే జీవన్ముక్తులకు కలిగేటువంటి మనోనాశము. అరూప మనోనాశము అంటే విదేహముక్తులకు కలిగేటువంటి మనోనాశము. ఇక్కడ వితహవ్యుడికి కలిగింది సరూప మనోనాశం. అందువల్ల ఆ మనస్సులో మైత్యాది గుణాలు ప్రభవించాయి. శ్రీరాముడు, గురుదేవ, సరిగా అర్థం కాలేదు. మనస్సుకి నాశనం అంటే ఏమిటి? నశించిన మనస్సుకి ఆకారమేమిటి? ఆ మనస్సు మళ్లీ పనిచేసే విధానమేమిటి? కొంచెం వివరంగా చెప్పండి రామ. వశిష్ఠుడు, సుఖదోహక దశాధీరం సామ్యాన్న ప్రోద్ధరంతి యం నిశ్వాస ఇవ శైలేంద్రం చిత్తం తస్య మూతం విదుహ. సర్గ 90 శ్లో 12. మనుషుల ఉచ్ఛ్వాస నిశ్వాసలు మహాపర్వతాన్ని కదిలించజాలనట్లుగా బయటనుంచి వచ్చే సుఖదుహక దశలు ఎవడి యొక్క సమత్వస్థితిని చెడగొట్టజాలవో అటువంటి ధీరుడి యొక్క చిత్తాన్ని నశించిన చిత్తం అంటారు. అలాగే వాడు వేరు, నేను వేరు అనే ఆలోచన ఎవడి వైశాల్యాన్ని కుంచింపచేయదో అలాంటివాడి మనస్సు నశించిన మనస్సు. అలాగే సంపదలుగాని ఆపదలుగాని ఉత్సాహంగాని నిరుత్సాహంగాని ఎవడి ముఖ కవళికల్లో ఎటువంటి మార్పును తీసుకురాలేవో అలాంటివాడి మనస్సు నశించిన మనస్సు. రామ, అర్థమైందనుకుంటా. ఇదే సరూప మనోనాశనం యొక్క స్వరూపం. ఇదే జీవన్ముక్తుడి మనోనాశ స్థితి. ఈ దశలో ఈ ప్రపంచం సత్యమనే భావం తొలగిపోతుంది. అప్పుడు ఆ మనస్సు శుద్ధ స్వభావంతో సత్వగుణంతో ప్రకాశిస్తూ ఉంటుంది. చిత్తం సరూపనాశాన్ని పొంది ఈ రకంగా మిగిలి ఉండటాన్నే చిత్తసత్తా అని కూడా కొందరంటారు. ఇలాంటి చిత్తంలోనే మైత్ర్యాది సద్గుణాలు అంకురిస్తాయి. ఆయసర్వ్ 99. ఇలాంటి చిత్రాన్ని నశించిన చిత్తమని ఎందుకన్నారంటే దీనిలోని వాసనలు దాదాపు పూర్తిగా నశించిపోయాయి గనుక అలా అన్నాడు. దీనిలో కొన్ని వాసనలు మిగిలి ఉన్నప్పటికీ అవి పునర్జన్మ ఇవ్వటానికి సమర్థమైనవి కావు. అయినా కొన్ని వాసనలు మిగిలి ఉన్నాయి గనుక అవి ఆ జీవన్ముక్తుడి యొక్క వ్యుత్థాన దశలో అంటే సమాధి లేని దశలో అనుభవానికి వస్తూ ఉంటాయి గనుక ఆ చిత్రానికి ఎంతో కొంత రూపం ఉన్నట్టే లెక్క. అందుకనే ఈ నాశాన్నే సరూపమనోనాశం అన్నారు. ఇలాంటి సరూపమనో నాశాన్ని అందుకున్న మనస్సుకే మళ్లీ కొంత వ్యవహార సామర్థ్యం ఏర్పడుతుంది. అప్పుడు జరిగే వ్యవహారానికి అపకరించేవే మైత్ర్యాది గుణాలు. ఇక అరూప మనోనాశం ఉంది. ఇది విదేహముక్తి దశలో లభిస్తుంది. ఇక్కడ కొన్ని సంస్కారాలు మిగిలి ఉండటమనే మాటలేదు. అందువల్ల ఆ చిత్తంలో మళ్లీ మైత్ర్యాది గుణాలు మొలకెత్తటం గాని వాటికి సంబంధించిన వ్యవహారాలు గాని ఉండవు. రామ, చిత్తనాశం అంటే ఏమిటో నీకు పూర్తిగా అర్థమైందనుకుంటా.